అథర్వణ వేదాంతర్గత 19 సరభోపనిషత్ అధ్యయన పుష్పము. సరభుడు సమస్త జీవులు తన శరములుగా కలవారు. ఈ సమస్త ఇంద్రియ జగత్ విశేషములను అధిగమించి వాటివాటి పట్ల అవి ఇట్లా ఉన్నా కూడా ఒక్కటే అనే రూపంగా మౌనము సిద్ధించుకున్న మునులు ఏ ఆత్మరూపము పట్ల ధ్యాన ధారణ నిష్ఠులే ఉంటున్నారో అట్టి త్రివిక్రమ జాగ్రత్ స్వప్న సుషుప్తులు తన యొక్క త్రిపాదములు 3 అడుగులు అయి ఉన్నట్టి స్వస్వరూప సర్వస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము. పిప్పలాద మహర్షి కుమారుడగు పర్పలాదుడు తన యొక్క శ్రద్ధతో కూడి తపస్సుచే బ్రహ్మదేవుని మెప్పించారు. సమస్తమునకు ఆది సనాతనుడు, సమస్త జీవులకు పరిపోషకుడు, ప్రజాపతి, సర్వులలో శ్రేష్ఠరూపుడు అగు బ్రహ్మభగవానుడు ఒకనొక రోజు పైప్పలాదుని ముందు అనుగ్రహపూర్వకంగా ప్రత్యక్షమైనారు. పైప్పలాదుడు, హే పితామహ, బ్రహ్మానంద స్వరూప, సమస్త జీవుల స్వరూప స్వభావములను సృష్టిస్తున్న మహాప్రజ్ఞానంద స్వరూప, నమో నమః. హే భగవన్, నేను మోక్షార్థినేయున్నాను స్వామి. బ్రహ్మదేవుడు, బిడ్డ పైప్పలాద, నాకు చాలా సంతోషము. ఇతపూర్వంలాగానే ధ్యానము కొనసాగించి క్రమంగా బుద్ధిని సునిశితము విస్తారము చేసుకునేదవుగాక, అన్యమును ఉపశమింపజేసుకునేదవుగాక. అనన్యుడగు పరమాత్మయందు మమేకత్వము, సునిశ్చలత్వము, అనునిత్యత్వము, స్వాభావికత్వము పొందెదవుగాక. పైప్పలాదుడు, పరమకారుణ్య మూర్తివగు ఓ ప్రజాపతి, తమ ఆజ్ఞానుసారం బుద్ధి నిర్మలత నిశ్చలత కొరకై ధ్యానమునకు ఉపక్రమిస్తాను. అయితే హే భగవన్, బ్రహ్మ విష్ణు రుద్రాణం మధ్యే కోవా అధికతరో ధ్యే హస్యాత్. ముక్తి కొరకు సృష్టికర్త ఆగు బ్రహ్మ, పరిపోషణకర్త ఆగు విష్ణువు, లయకర్త ఆగు రుద్రులలో ఎవరు అధికతరంగా ధ్యేయముగా మోస్ట్ ఫైన్ ఆబ్జెక్ట్ ఫోర్ చాంటిన్ ధ్యానింపతగినవారు? అట్టి ఆ యొక్క అధికతర ధ్యేయము యొక్క తత్వము ఎట్టిది? హే మహాత్మా, నాపట్ల సద్గురువులై మోక్షమునకు మార్గదర్శకులై నాకు ఆయా సంబంధిత తాత్విక విశేషములను బోధించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తూ శరణు వేడుచున్నాను. దయతో నా ధ్యానమునకు మార్గదర్శకులవండి. బ్రహ్మ భగవానుడు, పితామహుడు, బిడ్డా పైప్పలాద, చెప్పుచున్నాను విను. పరమేశ్వరుడు అగురుద్రభగవానుని అనుగ్రహ రూపముగు అఖండ బ్రహ్మతత్వము అనన్య సామాన్యము. అనేక పుణ్యకార్యములు చేసియున్నట్టి పుణ్యకర్మఫలంగానే సిద్ధించగలదు. ఈ సమస్తము స్వస్వరూపాత్మ బ్రహ్మముగా నిస్సందేహముగాను అనుక్షణికముగాను స్వాభావికముగాను స్వానుభవమవటమే రుద్రతత్వ జ్ఞానము. అది సమస్తము కంటే శ్రేష్టము. నేను, హరి, ఇంద్రుడు మొదలైన వారమంతా ఎవరికి అవయవములు అంగముల వంటివారమో, మేమంతా ఎవరి అంగముల నుండి జనిస్తున్నామో, అయినా కూడా మోహవశంచేత మా యొక్క జననస్థానము అయినట్టి శివస్థానమును మేమే ఎరుగలేకుండానే ఉండిపోతున్నామో, ఎవరు దేవతలందరికీ కూడా ఆదిస్థానమో నియామక ప్రజ్ఞాస్థానమో అట్టి సర్వతత్వస్వరూపుడు సర్వాత్మకుడు అగురుద్రభగవానుడే మాకు వరేణ్యుడు, స్తుతింపతగనవాడు, తండ్రి, సర్వముగా విస్తరించి ఉన్నట్టి మహేశ్వరుడు కూడా. అట్టి పరమేశ్వరుడు అగురుద్రభగవానుడు బ్రహ్మను సృష్టించి చతుర్వేదములను ప్రసాదించి ఉన్నారు. కనుక సృష్టికి సృష్టికర్తకు అగ్యం మునుముందే ఉన్నవారు దేవతలకే పితరుడు, తండ్రి, సమస్తమునకు ప్రభువై నియమించువారు. ప్రళయ కల్పాంత కాలములో సమస్తము హరించి తనయందు లయము చేసుకొనువారు. ఏకస్వరూపులై ఆనందసాగరంలో విహారము చేయువారు. భ్రస్యన్ దేవగణన్, త్రసన్ మునిగణన్, నస్యత్ ప్రపంచం లయన్, పశ్యన్ నిర్భయ ఏకైవ విహరతి ఆనందసాంద్రో భవాన్. శివానందలహరి మరల క్రీడగా, లీలగా, వినోదముగా సృష్టికాలంలో సమస్తమును నియమించువారు. సర్వశాస్త జగత్తులన్నిటినీ శాసించువారు. వశిష్ఠుడు, ద సూపర్లెటివ్, అట్టి రుద్రస్వామి మాకు సర్వదా ఆరాధ్యము. ఏ పరమేశ్వరుడైతే శరభ అనుఘోరమైన భీభత్సముగు వేషము ధరించి లోకాలను సంహరించు ఆవేశము గల నృసింహ విష్ణుని జయించి వశం చేసుకున్నారో, మహాబలుడో, దేవతలు ఏ హరునికి పాదాభివందనములు సమర్పించి, ఓ మహేశ్వర, నృసింహ విష్ణువును ఏమీ చేయకండి, రక్షించి తిరిగి మాకు ప్రసాదించండి, ఆయనే మా యొక్క బలము వైభవము కదా అని అర్థించగా చిరునవ్వుతో విష్ణుమూర్తిని ప్రసాదించారో ఏ స్వామి వీరభద్రుడుగా అయి తన వాడి అయిన నఖములతో గోళ్లతో దక్షయజ్ఞమును ధ్వంసము చేశారో ఏ స్వామి కరిచర్మాంబరధారియో వీరాధవీరుడో అట్టి ఏక అఖండ సర్వాత్ముకుడగు పరమేశ్వరుడే మాచే సర్వసిద్ధికే ఉపాసించబడువారు. మా యొక్క సృష్టి స్థితి సామర్థ్యముల కొరకే సమస్తము ప్రసాదించగల రుద్రభగవానుని స్తుతిస్తున్నాము, శరణు వేడుచున్నాము. యో బ్రహ్మణః పంచమ వక్త్రహంత, ఎవరైతే సృష్టికర్తయగు బ్రహ్మదేవుని యొక్క తన సృష్టిలోని స్త్రీని కామించిన కారణంగా ఐదవ ముఖమును ఎడమ చేయి చిటికిన వ్రేలుతో ఖండించారో యోపీ స్ఫులింగేన లలాటజైన సర్వం జగత్ భస్మసాత్వై కరోతి, ఎవరు ప్రళయకాలంలో లలాటము నుండి మూడవ నేత్రము నుండి జనించే జ్ఞానాగ్ని యొక్క స్ఫులింగము నిప్పురవ్వ చే ఈ అనేక బ్రహ్మలతో కూడిన ఈ దృశ్య జగత్తునంతా భస్మము చేసి వేయుచున్నారో పునశ్చ సృష్ట్వా పునర్ప్యరక్ష దేవం స్వతంత్రం ప్రకటీకరోతి, తిరిగి సృష్టికాలంలో తన అమృతమయమగు దృక్కులతో ఈ సృష్టినంతా పునః పునః సృష్టిస్తూ ఇదంతా అత్యంత మధురముగా చేసివేస్తున్నారో దేవాది దేవుడై ఈ సృష్టినంతా సర్వస్వతంత్రముగా ప్రకటిస్తూ సర్వదా రక్షిస్తూ ఉన్నారో తస్మై రుద్రాయ నమో అస్తు. అట్టి రుద్రదేవాది దేవునికి నమో నమః. స్వామి అనుగ్రహముచే మాకు నా బ్రహ్మముతో మహా జీవైక్యము జీవబ్రహ్మైక్యము సిద్ధించునుగాక. బిడ్డా పైపలదా, రుద్రోపాసనాపూర్వకంగా ఇంకా కూడా కొన్ని విశేషాలు చెప్పుకుందాము, విను. ఏ పరమేశ్వరుడైతే ఓ శివలింగమును కౌగిలించుకుని భక్తి ప్రవశ్యంగా శరణు వీడిన మార్కండేయుని రక్షించటానికి తన ఎడమ పాదముతో ఘోరమైన స్వభావము గల మృత్యు అధినేత దిక్పాలకుడు అగు యముని గుండెను తన్ని భక్తుని రక్షించారో వక్షస్థాడన మంతకస్య కఠిన ఆపస్మార సంమర్దనం. శివానందలహరి, దేవదానవులు మృత్యువు మార్పు కు ఆవలిదైన అమృతత్వము యొక్క అమృతము యొక్క సిద్ధి కొరకే పాల సముద్రమును మధిస్తూ ఉండగా జనించిన హాలాహలమును కాలకుట విషమును లోకరక్షణార్థమై త్రాగి కంఠనమున నిలిపి నీలకంఠుడు అను బిరుదు పొందారో సర్వదా లోకరక్షక లోక కళ్యాణకారకులై ఉంటున్నారో కాలహకాలుడే కాలమునకు ఆవలిదగు ఆత్మతత్వామృతమును లోకస్థులు పొందటానికి మార్గదర్శకులగుచున్నారో అట్టి రుద్ర పరమాత్మకు నమో అస్తు. నమో నమః, నమస్కారము. ఇంకా కూడా యో వామ పాదార్చిత విష్ణునేత్రః తస్మై దదౌ చక్రమతివ హృష్టః. ఏ పరమశివుని ఆత్మానందపూర్వకమగు శివతాండవము దర్శిస్తూ ఉండగా పరవశుడై విష్ణువు ఉరుద్రుని ఎడమ పాదమును దర్శిస్తూ తనను తాను సమర్పించుకుని బ్రహ్మానందము సిద్ధించుకున్నారో అది గమనించిన ఆ శివదేవుడు ఎంతగానో ఆనందించినవారే విష్ణువుకు చక్రాయుధము విష్ణుచక్రము ప్రసాదించారో తస్మై రుద్రాయ నమో అస్తు. అట్టి రుద్రభగవంతునికి నమస్కారము. దక్ష ప్రజాపతి నీరీశ్వర ఈశ్వర తిరస్కారముతో కూడిన దక్ష యజ్ఞము నిర్వర్తిస్తూ ఉండగా దక్ష ప్రజాపతి కుమార్తె రుద్రుని అర్ధాంగి సతీదేవి పుట్టినిల్లు ఆడపడుచూ భావనతో యజ్ఞ ప్రాంగణము ప్రవేశించింది. ఆమెను శివదూషణలతో అవమానించగా ఆ దేవి యోగాగ్నికి దేహమును సమర్పించారు. అప్పుడు రుద్రభగవానుని స్వకీయ అంశాగు వీరభద్రుడు రుద్రశిఖ నుండి జనించి దక్షుని శిక్షిస్తూ ఉన్న సమయంలో విష్ణు భగవానుని పెద్దపాసముతో కట్టిపడేశారు. అట్టి ఆదిదేవుడగు రుద్రునికి నమస్కారము. ఏ స్వామి లీలగా త్రిపురాసుర త్రిపురముల యొక్క తన యొక్క మూడవ నేత్రము నుండి జనించిన అగ్ని యొక్క ఒక శిఖచే ఒక్కసారిగా దహించివేశారు అంతరార్థంగా జాగ్రత్ స్వప్న సుషుప్తులను తన యొక్క తురియ తాత్విక స్వరూపంతో కేవల సాక్షిత్వమునందు లయింపజేసివేస్తున్నారో ఆ స్వామిని శరణు వేడుచున్నాము. ఏ భగవానుడు తన యొక్క మూడవ కన్నుతో కాముని మన్మధుని క్షణంలో భస్మము చేసివేశారో అట్టి రుద్రభగవానునికి నమో నమః. ఏ దేవాది దేవుడు సూర్యచంద్రగ్నులను తన యొక్క త్రినేత్రములుగా కలిగియుండి జడమాత్రమగు ఈ జగత్తంతా తేజోమయము చేసివేస్తున్నారో అట్టి జగత్ప్రభువుకు నమస్కారము. ఏ పరమపురుషుడు సృష్టిలోని సమస్త జీవుల జీవన ప్రయోజనము కొరకై దేవతలందరినీ పశువులుగా తీర్చిదిద్ది తాను పశుపతి అయి ఉన్నారో తస్మై రుద్రాయ నమో అస్తు. మహావిష్ణువు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన ఇత్యాది అవతారముల ధారణచే మనోవికార ఈ వికల్పములు పొందగా ఏ భగవంతుడగు రుద్రుడు అట్టి మనస్సును తన స్వాధీనము చేసుకుని విష్ణు భగవానునికి స్వాంతనము ప్రసాదించుచున్నారో ఎవరు మన్మథుని యమింపజేసి చూపుమాత్రంచేత భస్మము చేసివేశారో అట్టి రుద్రునికి నమస్కరిస్తున్నాము. ఓ పైప్పలాదా, కాలకూట విషమును కంఠమునందు బంధించి నీలకంఠుడు అని స్తుతించబడే మహేశ్వరుని ఆత్మానందదివ్య ఔన్నత్యమును పరిపరివిధములుగా స్తుతిస్తూ దేవతలు క్షమాపణలు వేడుకొంటూ ఉంటున్నారు. ఆ పరమేశ్వరుడు ఆధి భౌతిక, అధి దైవిక, ఆధ్యాత్మికములనబడే ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ తాపత్రయముల నుండి ట్రివరీస్ జీవుల పట్ల సంభవిస్తున్న నానా విధములైన దోహకముల నుండి రక్షించువారు అయి ఉన్నారు. నా రుద్రో రుద్రమర్చతి మొదలైన అద్వైతపూర్వకమైన అనేక స్తుతులచే మంత్రములచే ప్రార్థించబడుచున్న రుద్ర భగవానుడే సర్వదేహములలో ఆత్మ, ద అబ్సొల్యూట్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ సెల్ఫ్స్ అయి విరాజిల్లుచున్నారు. భగవంతుడు సమస్తము తన యొక్క వెలుగుగా కలిగి ఉండువాడు, ఆద్యుడు, వన్ హూ ఈజ్ దేర్ ప్రయర్ టు ఆల్ బిగినింగ్స్ అగు శంకరుడే సమస్త జీవులను రక్షించువారు. ఈ జీవుడు జీవించి ఉన్నప్పుడు జీవనము ప్రసాదిస్తూ దేహ పతనానంతరము కూడా ఈ జీవునికి తోడుగా ఉండటానికే శ్మశానవాసి అగుచున్న త్యాగమూర్తి. శ్మశానము ఈ జీవుడు అప్పటి వరకు ఉపయోగించిన భౌతిక దేహమును కోల్పోవుచున్న తరుణము దేహానంతరము పొందుచున్న స్థితి, గతులకు ప్రతీక. ఈ పరమశివుని పాదపద్మములు ఎక్కడ స్థానము కలిగి ఉన్నాయి అనేది తెలుసుకోవటానికే విష్ణువు ఆది వరాహమూర్తి అయి ఏ పాదములు దర్శించి శరణాగతి పొందటానికి ఇంకా కూడా అవి దొరకనందువల్ల వెతుకుచునే ఉన్నారు. అవాక్మానస గోచరమగు అట్టి శివతత్వమును స్తుతిస్తూ ఉండగా విష్ణుమూర్తి సృష్టి పరిపోషణ సామర్థ్యమును పొందుచున్నారు. వంగి నమస్కరిస్తూ విష్ణుదేవునికి సమస్త సాయుధ సంపదలను, సామర్థ్యములను ఏ రుద్రుడు ప్రేమపూర్వకమైన చూపుతో ప్రసాదిస్తున్నారు. యతో వాచో నివర్తంతే అశ్రాప్య మనసా సహ. ఎవరి యొక్క కేవలి ఆనంతతత్వమును ఎంతో ప్రయత్నించికూడా పొందలేక మనస్సు తన ఉపకరణము అగువాక్కుతో సహా వెనుతిరగవలసి వస్తోందో ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కదాచన. అట్టి ఆనందమయుడైనట్టి శివబ్రహ్మమును ఎరిగినవాడు ఇక దేనికీ భయపడతాడు? దేనికీ భయపడడు. ఆ రుద్ర భగవానుడు ఎక్కడో ఆకాశంలోనో కైలాసంలోనో లేరు. మరి జీవుల హృదయాంతరంగుడై అణువుకు కూడా అణువై సూక్ష్మాతిసూక్ష్మస్వరూపుడై అనోరణీయాన్ మహాస్థూలమై మహనీయమైన సమస్త పదార్థముల కంటే మహనీయుడై ఘనీభూతుడై మహతో మహీయాన్ సమస్త జీవుల ఆత్మస్వరూపుడై మౌనవ ప్రశాంత ఆనందస్వరూపముగా వేంచేసి ఉన్నారు. ఎవరి బుద్ధి అయితే ఉత్తమ కర్మలచే కర్మపరిధులను అధిగమించి నిర్మలమై దోషరహితమై సునిశితమై విస్తారమై ఉంటుందో అట్టివారు ఆ రుద్ర భగవానుని యొక్క ఉనికి తేజో విభవములను తమ హృదయమునందే దర్శిస్తున్నారు. ఆ సర్వేశ్వరుడగు రుద్రమూర్తి ఇంకా కూడా వశిష్ఠుడు, వామదేవుడు, శ్రీసుకుడు, బ్రహ్మదేవుడు మొదలైన బ్రహ్మజ్ఞానులగు తత్వవేత్తలచే తమ హృదయమునందే భావించబడుచు అనుక్షణము ఉపాసించబడుచున్నారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైన సనాతనులగు బ్రహ్మమానసపుత్రులు మొదలైన వారిచే సర్వదా హే రుద్రభగవాన్ అని హృదయాంతరంగుడుగా దర్శించబడుచున్నారు. మహేశో మహేశ్వరులై ఈ సమస్తముగా లీలా వినోదంగా సంప్రదర్శనమగుచున్నట్టి వారు భగవాన్ సమస్త దేహములలో వేంచేసి ఉండి తమ యొక్క భావనా సౌందర్యముతో సమస్తము సర్వదా వెలిగించుచున్నట్టి వారు సర్వులకు అంతర్యామి ఆది దేవః సమస్తమునకు మునుముందే చేతన, చైతన్య స్వరూపులై సమస్తమును ప్రసాదించువారవటముచేత ఆది దేవులు సత్యో సర్వులలో నేను ఉన్నాను అను రూపంగా సత్యో ఉండియే ఉన్నవారు కాబట్టి సత్య సత్యో స్వరూపులు. నిత్యోకు కాలమునకు నియామకులై కాలహకాలురే భూతవర్తమాన భవిష్యత్ కాలములలో సచ్చిదానంద స్వరూపులు నిత్యులు. భూతవర్తమాన భవిష్యత్తులలో సర్వదా యథాతథ స్వరూపులు సర్వసాక్షి. దృశ్యమునకు ద్రష్టవలే పఠనము చేయు కథకు పఠించువానివలే సమస్తమునకు సాక్షి స్వరూపులే ఉన్నవారు మహేశో. సమస్తమునకు ఆ రుద్రభగవానుడే నియామకుడై తానే తద్విధంగా విస్తరించి ఉండటముచేత మహేశ్వరుడు అని స్తుతించబడుచున్నవారు నిత్యానందో. తన ఆనందము యొక్క ప్రదర్శనంగానే స్వకీయ వినోదముగా సమస్త లోకములను జాగ్రత్ స్వప్న సుషుప్తులను సృజయించి పాలించి అపసంహారము నిర్వర్తిస్తున్నవారు కనుక ఈ సమస్త దృశ్య వ్యవహారము ఆ రుద్రదేవుని నిత్యానందమే. ఆయన నిత్యానందులు నిర్వికల్పో. సర్వకల్పనలు తనవై వాటన్నిటికీ ఆవల నిర్వికల్పులే ఉన్నవారు నిరాఖ్య. ఆఖ్య పేరు నామరూపాదులచే ఏమాత్రము కూడా పరిమితము కానివారు అచింత్య శక్త్య. చింతనకు విషయమే కానట్టి సర్వశక్తిమంతులు సర్వశక్తి స్వరూపులు భగవాన్. సమస్తమును వెలిగించువారు వన్ హూ ఎన్లైటన్స్ ఆల్ ఇస్ గిరీశ. హెమగిరిపై సంచరిస్తూ ఉన్న ఈశ్వర స్వరూపులు స్వమవిద్యయా కల్పితా మానభూమః. తాము నిష్ప్రపంచ స్వరూపులు అయి ఉండికూడా స్వకీయ అవిద్యచే కల్పితమైన సప్త భూమికలు సమస్త ప్రపంచము కలవారు. తన కల్పనేందు తానే ప్రకాశించి సంచారములు చేస్తూ వినోదించువారు ఓ పైపలాదా. అట్టి రుద్రస్వామిని మేము ఎల్లప్పుడూ సేవిస్తున్నాము. ఓ సువ్రత, నా యొక్క విష్ణువు యొక్క మాయ అత్యంత మోహము కలిగించగలిగినట్టిది. అట్టి దుస్తరమగు ఆ మాయ రుద్రభగవానుని పాదపద్మములు ఆశ్రయించువారికి సంతరా తరించటానికి అత్యంత సులభము అవుతోంది సుమా. అందుచేత జీవులంతా ఆ శివభగవానుని పాదములను శరణువేడి మాయనుండి తరించెదరుగాక. శ్రీ విష్ణుదేవుడు తన అంశలగు దేవతలచే తన యోని అయినట్టి జగత్ యోనిని పాలిస్తున్నారు. ఆయన కాలహకాలుడగు రుద్రుని అంశ అయి అఖిల జగత్తును రక్షిస్తున్నారు. వినాశం కాలతో యాతి. సమస్తము కాలముచేత జనించి కాలముచేతనే వినాశనము పొందుచున్నది. రుద్రభగవానుడో కాలహకాలుడు. కాలమునకే కాలము అయినవాడు, కాలమును నియమిస్తున్నట్టివారు. అట్టి రుద్రభగవానుడు అనన్యుడు. ఈ సమస్తము ఆయనకు అనన్యము, ఏమాత్రము వేరు కానిది అయి ఉన్నది. స్వప్నదృశ్యమంతా మెలకువరాగానే ఏమవుతోంది? స్వప్నద్రష్టలో మౌనంగా లయమవుతుంది కదా. రుద్రభగవానునికి లేక ఆత్మకు అన్యముగా కనిపించేదంతా స్వప్నదృశ్యములాగానే మూషము. అసత్యము కల్పితమాత్రము అబద్ధము అసఖ్యము విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఎగ్జిస్ట్ ఆట్ ఆల్ అవిషయము అయి ఉన్నట్టిది. రుద్రభగవానుని కల్పనేగు ఇదంతా రుద్రునియందే లయిస్తోంది. ఓం తస్మై మహాగ్రాసాయ మహాదేవాయ శూలినే మహేశ్వరాయ మూఢాయ తస్మై రుద్రాయ నమో అస్తు. సమస్తమును గ్రహించి తనయందు లయింపజేయు లయకారుడు దేవతలకే దేవత ఆగుటచే మహాదేవుడు త్రిగుణాత్మక త్రిలోక త్రయవస్థల సంజ్ఞగా చేతియందు శూలము ధరించినట్టి త్రిశూలి సమస్త జీవులుగా విస్తరించిన వారుగుటచే మహేశ్వరులు మృడు మూగచర్మధారుడు ఆది భిక్షువు అగురుద్రభగవానునికి నమస్కారము. శ్లో ఏకో విష్ణ్యః మహద్భూతం పృథక్భూతాని అనేకశః త్రీలోకాన్ వ్యాప్యభూతాత్మా భుంక్తే విశ్వభుక్ అవ్యేహ. శ్రీవిష్ణువు సర్వదా ఏకస్వరూపుడై అందరిలో వేంచేసి ఉన్నవారు. పంచభూతముల ఏకస్వరూపుడవచ్చేత మహద్భూతుడు. పంచభూతములు తన యొక్క మహత్స్వరూపముగా కలవారు. అట్టి ఏకనఖండ స్వరూపుడగు విష్ణువు ఏకమే అయి ఉండికూడా ఒకే బంగారము అనేక అభరణములవలే అనేక జీవులుగా రూపములను దాల్చుచున్నారు. ఆయన మూడు లోకములలో అనేక అసంఖ్యాక రూపములు ధరించి సమస్తమును ఆస్వాదిస్తున్నారు. అట్టి విష్ణుభగవానునికి హోమద్రవ్యములు సమర్పిస్తూ యజ్ఞక్రియలు హోమము నిర్వర్తిస్తూ ఉన్నాము. చతుర్భిశ్చ మనోబుద్ధి చిత్త అహంకార పూర్వకంగాను, చతుర్భిశ్చ దృశ్య జీవాత్మ ఈశ్వర కేవలాత్మకంగాను, ద్వాభ్యాం జీవాత్మ పరమాత్మపూర్వకంగాను, పంచభిరేవ చ ప్రాణన్ అపాన ధ్వ్యాన భుదాన సమాన పంచ ప్రాణాత్మికంగాను పంచభూతాత్మికంగాను, పునః ద్వాభ్యాం మరళ ఇహపర పూర్వకంగాను, వర్గ్లీ సైడ్ ఆఫ్ వోట్ ఐ ఆమ్ అండ్ ద ఒరిజినల్ సైడ్ ఆఫ్ వోట్ ఐ ఆమ్. హోమము చేస్తూ ఉండగా మాకు విష్ణు భగవానుడు ప్రసన్నుడు అగుగాక. వషట్కము అగ్నియందు వేల్వబడిన హవిస్సు స్వీకరించి మమ్ములను ఆత్మజ్ఞాన తేజో సంపన్నుడుగా తీర్చిదిద్దునుగాక. బ్రహ్మకర్మ సమాధి క్రియాక్రమములు, బ్రహ్మార్పణం అర్పించటము, త్యాగము చేయటము, సమర్పించటము, హోమము చేస్తున్నవాడు బ్రహ్మమే. బ్రహ్మ హవ్యహ అగ్నిహోత్రమునందు వేల్చుటకు ఉపయోగించే నేయి, ఇవురుబెట్టిన అన్నము మొదలైనవి బ్రహ్మమే. బ్రహ్మాగ్నౌ ఏ అగ్నికి ఆహుతులు సమర్పిస్తున్నామో అట్టి అగ్ని కూడా బ్రహ్మమే. బ్రహ్మణాహుతం వేల్చబడినవి సమర్పించబడినవి బ్రహ్మమే. బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మము బ్రహ్మజ్ఞానము ఉద్దేశించి చేసే సమస్త కర్మలు సమాధి అభ్యాసమే. సమస్తము బ్రహ్మమే అను దృష్టి దర్శనములే బ్రహ్మకర్మ సమాధి. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ, బ్రహ్మోపాసన, బ్రహ్మయజ్ఞము మొదలైన వాటిచే పొందవలసినది ఏది? నేనే బ్రహ్మమును అనుస్థానమే. ఓ మహాముని, పైపలదా, ఈ జీవులందరూ బాణము వంటి వారే ఉండగా వారి శరీరములలో హరి నిత్యము స్వయముగా సర్భోపాసుకులే శివోపాసుకులే వేంచేసి ఉన్నారు. సరభుడు అగు శివుడు సాక్షాత్ స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నారు. అట్టి సరభుడే శివుడే సాక్షాత్ మోక్షప్రదాత సద్యోముక్తి ప్రదాత. ఓ పైపలదా, ఎవరి యొక్క మాయచేత దేవతలంతటివారు కూడా ఈ కల్పిత దృశ్యము పట్ల మోహితులు అగుచు మమత అహంకారములను పొందుచూ ఉంటున్నారో తస్య మాహాత్మ్యలేశాంశం అపి వక్తుం న శక్యతే. అట్టి పరమేశ్వరుని మహాత్మ్యము యొక్క ఒక కించిత్ విభాగము లేశాంశము కూడా మాకు వర్ణించటానికి అలవి కానిది సుమ. ఇహాత్ ఈ జీవునికి చెందిన ఇహ ప్రకృతిలోని వ్యష్టి రూపము, పరాత్ ఈ జీవునికి సంబంధించి ఇహము దృశ్యములో కనిపించే అనుభవి అనుభవము నకు ఆధారమై ఆవల ఏర్పడి ఉంటున్న పరస్వరూపము, పరం ఆవలి స్వస్వరూపము, పరాత్ పరం సమస్త అనుభవములకు దేహదేహాంతరములకు ఆవలిది, సమస్తమునకు సాక్షి స్వరూపము, సమస్తమునకు ప్రేరణ స్థానము, పరమునకే పరమగు ఆదిస్వరూపము, పరాత్ పరతరం బ్రహ్మ. అందరిలోని నేనైన నేనే నేను అయి సమస్తమునకు వేరైనది కూడా అయినట్టిది. నాటకంలో పాత్రలన్నీ రచయిత సంకల్పమే అయినట్లు పరాత్పరతరము నెక్స్ట్ టు పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ బ్రహ్మదేవుని ప్రదర్శనమే. ఓల్ దిస్ ఇస్ ద ఉన్ మానిఫెస్టేషన్ ఆఫ్ ద సూపర్లెటివ్ ఐ బ్రహ్మాని యత్ పరాత్ పరతో హర్యః. పరమునకే పరమైన వారు ఈ జీవునికి చెందిన అనేక ఉపాధులు నావైన నేను హరిస్వరూపము. తత్పరాత్ పరతో అధిసహత్ అట్టి ఒకటి పరాత్, రెండు పరాత్ పరము, మూడు పరాత్ పరతరములకు ఆవలివాడు శివుడు ఒక్కడే. ఆయనకు ఆవల మరింకేమీ లేదు. అందుచేత పరాత్ పరతమము ద ఫైనెస్ట్ ఆఫ్ ద ఫారినెస్ట్ ఆఫ్ వోట్ ఎవ్రీబడి ఆఫ్ అస్ ఈజ్ అని శివభగవానుడు స్తుతించబడుచున్నారు. ఓ పైపలదా, అట్టి శివతత్వము గురించి ఇంకా కొన్ని విశేషాలు చెప్పుకుందాము. వినండి. ఏకా ఏవ శివో, అనేకముగా కనిపిస్తున్న ఈ జగద్దృశ్యము ఏకమగు శివస్వరూపమే. ఒకచోట అనేక బంగారపు ఆభరణములు ఉన్నప్పటికీ బంగారము ఏకమే అయి ఉన్నది కదా. నిత్యః కాలమునకు ఆవలివారు అవటంచేత ఆ శివుడు లేక మనందరిలోని ఆ శివతత్వము త్రికాలబాధ్యము. భూతవర్తమాన భవిష్యత్తులలో యథాతథము. కాలహకాల ప్రసన్నానాం కాలహ కిన్ను కరిష్యతి. అట్టి శివునికి అన్యమైనదంటూ జీవుడు మనోబుద్ధి చిత్త అహంకారములు లోకపాలకులు లోకములు విజ్ఞానులు అజ్ఞానులు మొదలైనదంతా ఎక్కడా ఏదీ లేదు. అనేకంగా కనిపిస్తూ కూడా శివతత్వము ఎరిగిన వానికి ఇదంతా కూడా ఏకమగు శివానంద లహరిగా స్వానుభవమవుతోంది. తతో అన్యత్ సకలం మూష, శివాత్ పరతరం నాన్యత్ కించిత్ అస్తి. శివునికి వేరే ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేనేలేదు. శివునికి శివతత్వమునకు, శివాత్మతత్వమునకు, శివసంకల్పమునకు అన్యముగా వేరుగా ఏదైనా కనిపిస్తూ ఉంటే అదంతా మృష, భ్రమ, స్వకీయ మనోకల్పన మాత్రమే. శివుడే ఆత్మ, శివుడే అఖండము, శివుడే నేను, శివోహం. అందుచేత ఓ పైప్పలాదా, ఓ సమస్త ప్రియ ఆత్మతత్వాధ్యయనులారా, స్లో తస్మాత్ సర్వాన్ పరిత్యజ్వ ధ్యేయాన్ విష్ణువాదికాన్ సురాన్, శివ ఏవ సదా ధ్యేయః సర్వ సంసార మోచకః. సమస్త సంసార దోషములు తొలగటానికే అన్య దేవతోపాసనను, విష్ణువు వేరు, నేను వేరు, తదితర దేవతలు వేరు, నేను వేరు మొదలైన అన్యధ్యానములను పరిత్యజించివేసి ఏకము, అఖండము, స్వస్వరూపమునకు అభిన్నము, సమస్త జీవుల స్వాభావిక సహజ రూపములకు అనన్యము, నిత్యము అగు శివతత్వమునే, తత్ శివోత్వమేవ శివోహం సర్వమిదం శివం. అనురూపముగు అననిత్యోపాసనగా అనుష్ఠించెదరుగాక. తస్మై మహాగ్రాసాయ మహేశ్వరాయ నమో నమః. అట్టి సర్వమును తనయందు హరించు లయకారుడు, సమస్తము ఆకర్షించి గ్రహించివేయు మహాగ్రాసుడు. బంగారు ఆభరణములన్నిటికీ బంగారమువలే, సర్వము తనకు అనన్యమైనవాడు అగు శివభగవానుని మహేశ్వరునికి నమస్కరిస్తున్నాము. నియమము శాస్త్రనిష్ట నియమములు పైప్పలాదా మహాశాస్త్రం నదేయం యస్య కస్యచిత్. ఈ పైప్పలాదము అనబడే మహాశాస్త్రమును అర్హత లేని వారికి, అనర్హునికి బోధించకూడదు అనునది ఆర్యుల విజుల నియమము. ఈ జగద్దృశ్యమునకు ఆధారమయ్యున్న దివ్యమగు దైవీ ప్రజ్ఞను అంగీకరించక నాస్తికుడుగా ఉన్నవానికి, నాస్తికాచారములు ఆశ్రయించువానికి, ఇతరులు తనకు చేసిన ఉపకారములను మరచి తాను ఇతరుల కొరకై చేయు ఉపకారములు మాత్రమే సంభాషించు కృతజ్ఞునికి, ఇతరులకు కష్టము కలుగజేయు దుష్టవృత్తులు విడువని వానికి, ఇతరులకు అకారణముగా హానిచేయు స్వభావము ప్రదర్శించు దురాత్ములకు, తమ గొప్పతనము అధికముగా చేసి సంభాషించు స్వభావము గల దాంభికునిని, క్రూరమైన ఘాతుకములు చేయు స్వభావము గల నూసంసులకు, అసూయ మూర్ఖత్వము, మోహము, మౌఢ్యత్వములతో కూడిన అభ్యాసము ఆశ్రయించు సఠునికి, అసత్యము సంభాషించటానికిగాని ఆశ్రయించటానికిగాని వెనుకాడని అనూతభాషినులకు, ఈ ఉపనిషత్ శాస్త్ర రహస్యములు బోధించటము సముచితము కాదు. ఓ ద్విజోత్తమ, రహస్యములలోకెల్ల రహస్యమగు ఈ విద్యను చక్కటి వృత్తులు నడతలు కలవానికి, భక్తి ప్రపత్తులు కలవానికి, ఉత్తమ వ్రతములు నిర్వర్తించువానికి, ఉత్తమ శీలత్వము ప్రవర్తన కలవానికి, గురుభక్తి కలవానికి, బాహ్య ఇంద్రియ నిగ్రహము గలదాంతునికి, శాంత స్వభావునికి, మనసావాచా కర్మణ ఏకభావన రుజుత్వము గల చిత్తము గలవానికి, శివభక్తుడై ఉన్నవానికి, బ్రహ్మతత్వ అభ్యాసముతో కూడిన బ్రహ్మకర్మనిష్ఠునికి, కృతజ్ఞత కలిగి ఉండువానికి ఈ పైప్పలాద విద్యను అర్హతానుకూలంగా తప్పక బోధించబడుగాక. ఫలశ్రుతి, ఎవ్వరైతే ఈ పైప్పలాద దర్శన విద్య అనబడే సర్వోపనిషత్ విషయములను అధ్యయనము చేస్తారో, ఎవరు ఇందలి విశేష విద్యను అర్హులగు వారికి విశదీకరిస్తారో, బోధిస్తారో, ప్రవచిస్తారో, అట్టి ద్విజుడు జన్మ మరణ చక్రము నుండి విముక్తుడు అగుచున్నాడు. ఈ శివతత్వ విద్యను ఎరిగినవాడు గర్భవాసము అనే దౌర్భాగ్య బాధాకర స్థితుల నుండి విముక్తుడగుచున్నాడు. యో జానీతే అమూతత్వం భవతి. ఇందలి తాత్వికార్థమును బుద్ధితో అధ్యయనము చేసి ఎరిగినవాడు జన్మ జన్మాంతర సందర్భములకు అప్రమేయ సాక్షిత్వము, మేర్ విట్నెస్ వైల్ బీయింగ్ అన్కాన్సర్న్డ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్ ఆఫ్ ఫిజికల్ బాడీజ్ పొందుచున్నాడు. అమృతత్వము సిద్ధించుకోగలడు. ఈ శరభోపనిషత్లోని రుద్రతత్వము లేక శివతత్వ జ్ఞానము ఆశ్రయించినవాడు ఇతః పూర్వము నిర్వర్తించియున్న పాపదోషముల నుండి పునీతుడు కాగలడు. సురాపానము, మత్తు ద్రవ్యము సేవించిన దోషము నుండి, బంగారము దొంగిలించిన దోషము నుండి, బ్రహ్మహత్యా దోషము నుండి, గురుతల్పగమన దోషము నుండి, పంచమహాపాతకముల నుండి పునీతుడు కాగలడు. నాలుగు వేదములు సేవించిన పుణ్యఫలము పొందగలడు. సర్వదేవతలను ధ్యానించిన ఫలము సిద్ధించుకోగలడు. సమస్త పాతక ఉపపాతక దోషముల నుండి పునీతుడు కాగలడు. అవిముక్తము కాశీక్షేత్రము దర్శించి సేవించిన ప్రయోజనములు పొందుచున్నాడు. అట్టివాడు సర్వదా శివభగవానునికి ప్రియము కాగలడు. ఇక్కడే శివసాయుజ్యమును పొందగలడు. అట్టివానికి జన్మకర్మల పునరావృత్తి దోషములు ఉండవు. ఈ ఉపనిషత్ అధ్యయనము చేయవాడు శివతత్వజ్ఞానము బ్రహ్మజ్ఞానము పొందినవాడై బ్రహ్మమే తానే ప్రకాశించుచున్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవులవారు పైప్పలాద మహర్షికి పునరావృత్తి దోషము లేనట్టి సోహం బ్రహ్మ లేక శివోహం సిద్ధిని బోధించారు. ఇతి శరభోపనిషత్. ఓం శాంతిః శాంతిః శాంతిః.